నిన్నుకోరి సాంగ్స్ ఆల్బమ్ మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అడిగా అడిగా అనే పాట నిన్నుకోరిలోంచి నా ఫేవరెట్ సాంగ్ అది. టు లిసన్ టు ఆల్ ది బ్యూటిఫుల్ సాంగ్స్ ఇన్ నిన్నుకోరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాంగో మ్యూజిక్. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తనూసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా లోతుల్లో ఉంది నువ్వేగా నా సగమే నా జగమే నువ్వేగా నీ స్నేహమే నన్ను నడిపే స్వరం నిన్ను చేరగాగి పోంగి పయనం అనుపేలేని గమనం